కలిలోపు వాడింది ఎటిలో నా వాడింది గుటిలో గువతో గువ కంటి భాషలే మాట్లాడింది చూడకుండా కన్ను గిలిపి గోదారమ్మ ఒళ్ళో చేరి ఉయ్యాలు గేటో గిళ్ళల్లో ముద్దు ముద్దు నే ముద్దాడింది హలస హై హలస హై హలస హై హలస గాలిలో పోవాడింది ఎగిలో చెప్పలేని ఏ ఆశ పొంగులో సెంగు సాటు చేసి సెంగులాగిన శిలిమి సూపులో శిలిపి కోరికే రేపి చెప్పలేని ఏ ఆశ పొంగులో సెంగు సాటు చేసి సెంగులాగిన శిలిమి సూపులో శిలిపి కోరికే రేపి ఎటిలో నవడింది గుటిలో గువత గువ కంటి బాసలే మాట్లాడింది హైలెస హై హైలెస హై హైలెస హై హైలెస హైలెస హైలెస హైలెస హైలెస హైలెస హైలెస